దత్తాభవతి భవతి దత్తాభవతి సహస్రగం సహస్రం భవతి దత్తాభవతి సహస్రం భవతి సహస్రగం సహస్రం భవతి భవతి సహస్రమస్యాస్తి సహస్రం భవతి భవతి సహస్రమస్య సహస్రమస్యాస్తి సహస్రగం సహస్రమస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతమస్య సహస్రగం సహస్రమస్య ప్రతిగృహీతం అస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతమస్యాస్య ప్రతిగృహీతం భవతి భవతి ప్రతిగృహీతమస్యాస్య ప్రతిగృహీతం భవతి ప్రతిగృహీతం భవతి భవతి ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతి యో యో భవతి ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతి యః ప్రతిగృహీతమిది ప్రతిగృహీతం భవతి యో యో భవతి భవతి యస్తాంతార్యో భవతి భవతి యస్తాం యస్తాంతార్యో యస్తామవిద్వాన్ అవిద్వాంతార్యో యస్తామవిద్వాన్ తామవిద్వాన్ అవిద్వాంతాన్ తామవిద్వాన్ ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాత్య విద్వాంతాన్ తామవిద్వాన్ ప్రతిగృహ్ణాతి అవిద్వాన్ ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాత్య విద్వాన్ అవిద్వాన్ ప్రతిగృహ్ణాతి తాన్ తాం ప్రతిగృహ్ణాత్య విద్వాన్ అవిద్వాన్ ప్రతిగృహ్ణాతి తాం ప్రతిగృహ్ణాతి తాన్ తాం ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతి ప్రతి తాం ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతి ప్రతిగృహ్ణాతీతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతి ప్రతితాం తాం ప్రతిగృహీయాత్ గృహీయాత్ ప్రతితాం తాం ప్రతిగృహీయాత్ ప్రతిగృహీయాత్ గృహీయాత్ ప్రతి ప్రతిగృహీయాదేకైకా గృహీయాత్ ప్రతి ప్రతిగృహీయాదేకా గృహీయాదేకైకా గృహీయాత్ గృహీయాదేకాస్యేకా గృహీయాత్ గృహీయాదేకాసి ఏకాస్యేకైకాశినాస్యేకైకాశిన అశిననాస్య శిరసహస్రగం సహస్రం నాస్య శిరసహస్రం సహస్రగం సహస్రం నల సహస్రమేకామేకాగం సహస్రం నల సహస్రమేకా సహస్రమేకామేకాగం సహస్రగం సహస్రమేకాన్ త్వైకాగం సహస్రగం సహస్రమేకాన్ ఏకాన్ త్వైకామేకాన్ భూతాం భూతాన్ త్వైకామేకాన్ భూతాం భూతాం భూతాన్ భూతాం ప్రతి ప్రతిభూతాన్ భూతాం ప్రతి భూతాం ప్రతి ప్రతిభూతాం భూతాం ప్రతి గృహ్ణామి గృహ్ణామి ప్రతిభూతాం భూతాం ప్రతి గృహ్ణామి ప్రతిగృహ్ణామి గృహ్ణామి ప్రతి ప్రతిగృహ్ణామి నన గృహ్ణామి ప్రతి ప్రతిగృహ్ణామి గృహ్ణామి నన గృహ్ణామి గృహ్ణామి సహస్రగో సహస్రం న గృహ్ణామి గృహ్ణామి సహస్రం సహస్రగో సహస్రం నల సహస్రమేకైకా సహస్రం నల సహస్రమేకా సహస్రమేకైకా సహస్రగో సహస్రమేకా మామైకా సహస్రగో సహస్రమేకా మా ఏకా మామైకైకా మా భూత భూతామైకైకా మా భూత మా భూత భూతామా మా భూతామిష విషా భూతామా మా భూతామిష భూతామిష విషా భూత భూతామిషమా మా విషా భూత భూతామిషమా మా విష విషా విషమా మా విషా విషమా విషమా మా విష విషమా సహస్రగో సహస్రం మా విష విషమా సహస్రం మా సహస్రగో సహస్రం మా సహస్రమిదేతి సహస్రం మా సహస్రమిది సహస్రమిదేతి సహస్రగో సహస్రమిత్యేకామేకామితి సహస్రగో సహస్రమిత్యేకా ఇత్యేకామేకామిదీత్యేకామేవైవైకామిదీత్యేకామేవ ఏకామేవైవైకామేకామేవైనామేనామేవైకామేకామేవైనామేనామేవైవైనా భూతాం భూతామేనామేవైనాం భూతాం ఏనాం భూతాం భూతామేనామేనాం భూతాం ప్రతి ప్రతిభూతామేనామేనాం భూతాం ప్రతి భూతాం ప్రతి ప్రతిభూతాం భూతాం ప్రతిగృహ్ణాతి గృహ్ణాతి ప్రతిభూతాం భూతాం ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి గృహ్ణాతి ప్రతి ప్రతిగృహ్ణాతి నన గృహ్ణాతి ప్రతి ప్రతిగృహ్ణాతి గృహ్ణాతి నన గృహ్ణాతి గృహ్ణాతి సహస్రగో సహస్రం న గృహ్ణాతి గృహ్ణాతి సహస్రం సహస్రగో సహస్రం నన సహస్రయ్యో యత్ సహస్రం నన సహస్రయ్య సహస్రయ్యో యత్ సహస్రగో సహస్రయ్య ఏమేవయ్య సహస్రగో సహస్రయ్య ఏం ఏమేవయ్యోయ ఏం వేద వే దైవయ్యోయ ఏం వేద ఏం వేద వే దైవమేవం వేద శ్యోనా శ్యోనా వే దైవమేవం వేద శ్యోనా వేద శ్యోనా శ్యోనా వేద వేద శ్యోనాస్యతి శ్యోనా వేద వేద శ్యోనాది శ్యోనాస్యతి శ్యోనా శ్యోనాది సుషదా సుషదా శ్యోనా శ్యోనాది సుషదా సుషదా సుషదా సుషదా సుషేవా సుషేవా సుషదా ఆస్తి సుషదా సుషేవా సుషదా సుషేవా సుషేవా సుషదా సుషదా సుషేవా ఆచ్యోనా శ్యోనా సుషేవా సుషదా సుషదా సుషేవా ఆచ్యోనా సుషదేతి సూసరా సుషేవా ఆచ్యోనా శ్యోనా సుషేవా సుషేవా ఆచ్యోనామాచ్యోనా సుషేవా సుషేవా ఆచ్యోనామాషేవేతి సుసేవా శ్యోనామాచ్యోనా శ్యోనామామాచ్యోనా శ్యోనామా మా మా విష విషా మామా విష ఆవిష విషా విష సుషదా సుషదా విషా విష సుషదా విష సుషదా సుషదా విష విష సుషదా మామా సుషదా విష విష సుషదా మా సుషదా మామా సుషదా సుషదా మామా సుషదా సుషదా మా సుమాగేతి సోతలా మామా విష విషా మామా విష ఆవిష విషా విష సుషేవా సుషేవా విషా విష సుషేవా విష సుషేవా సుషేవా విష విష సుషేవా మామా సుషేవా విష విష సుషేవా మా సుషేవా మామా సుషేవా సుషేవా మామా సుషేవా సుషేవా మా సుషేవేతి సుషేవా మామా విష విషా మామా విష ఆవిష విషా విషేతీతి విషా విషేతి విషేదీతి విష విషేత్యాహేతి విష విషేత్యాహ ఇత్యాహేదీత్యాహ శ్యోనా శ్యోనా హేదీత్యాహ శ్యోనా ఆహ శ్యోనా శ్యోనా శ్యోనైవ శ్యోనా శ్యోనైవ శ్యోనైవ శ్యోనా శ్యోనైవైనమేనమేవ శ్యోనా శ్యోనైవైనం ఏనైనమేనమేవైనకో సుషదా సుషదైనమేవైనకో సుషదా ఏనకో సుషదా సుషదైనమేనకో సుషదా సుషేవా సుషేవా సుషదైనమేనకో సుషదా సుషేవా సుషదా సుషేవా సుషేవా సుషదా సుషదా సుషేవా భూతా భూతా సుషేవా సుషదా సుషదా సుషేవా భూతా సుషదేతి సూత్రా సుషేవా భూతా భూతా సుషేవా సుషేవా భూతా విశది విషత్యా భూతా సుషేవా సుషేవా భూతా విశది సుషేవేతి సుషేవా భూతా విశది విషత్యా భూతా భూతా విశదిన విషత్యా భూతా భూతా విశదిన ఆవిషద విషత్యా విశదిన విషత్యా విశదిన విశదిన విశద విశద నైనమేనన్న విశద విశద నైనం నైనమేనన్న నైనగోహిరస్తేనస్తేనన్న నైనగోహిరస్తి ఏనగోహిరస్తి హిరస్తేన మేనగోహిరస్త బ్రహ్మవాదినో హిరస్తేన మేనగోహిరస్తి బ్రహ్మవాదిన హిరస్తి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో హిరస్తి హిరస్తి బ్రహ్మవాదినో వదంది వదంది బ్రహ్మవాదినో హిరస్తి హిరస్తి బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదినో వదంది వదంది బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంది సహస్రకో సహస్రం వదంది బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంది సహస్రం బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది సహస్రకో సహస్రం వదంది వదంది సహస్రకో సహస్రధమీ సహస్రధమీ సహస్రం వదంది వదంది సహస్రకో సహస్రధమీ సహస్రకో సహస్రధమీ సహస్రధమీ సహస్రకో సహస్రకో సహస్రదమ్యన్వను సహస్రధమీ సహస్రకో సహస్రకో సహస్రదమ్యను సహస్రదమ్యన్వను సహస్రధమీ సహస్రదమ్యం వేది ఏతి అను సహస్రధమీ సహస్రదమ్యం వేది సహస్రమేతి సహస్రాధమీ అన్వేది ఏది అన్వన్వేది సహస్రమీ నో సహస్రమీ మేది అన్వన్వేది సహస్రమీ ఏది సహస్రమీ నో సహస్రమీ మేది ఏది సహస్రమీ గో సహస్ర గు సహస్ర సహస్రమీ మేతి సహస్రమీ గో సహస్ర సహస్రమీ గో సహస్ర గు సహస్ర సహస్రమీ గో సహస్రమీ గో సహస్ర విధీతి సహస్ర గో సహస్రమే గో సహస్రమే గో సహస్ర విధి సహస్రమే విధి సహస్ర తమే సహస్ర విధీతి సహస్ర గో సహస్ర విధియజ్ఞి సహస్ర గో సహస్ర విధియజ ప్రాచీం ప్రాచీం ప్రాచీముత్సృజేత్ ప్రాచీం ప్రాచీముత్సృజేత్ సహస్రం సహస్రముత్సృజేత్ ప్రాచీం ప్రాచీముత్సృజేత్ సహస్రం ఉత్సృజేత్ సహస్రకో సహస్రముత్సృజేత్ సృజేత్ సహస్రకో సహస్రధమీ సహస్రధమీ సహస్రముత్సృజేత్ సృజేత్ సహస్రకో సహస్రధమీ ఉత్సృజేత్యుత్సృజేత్ సహస్రకో సహస్రధమీ సహస్రధమీ సహస్రకో సహస్రకో సహస్రధమ్యన్వను సహస్రధమీ సహస్రకో సహస్రకో సహస్రధమ్యను సహస్రతం యన్మన సహస్రతమే సహస్రతం యన్మియాదను సహస్రతమే సహస్రతం యన్మియాద్ సహస్రతమేది సహస్రాస్తమే అన్వయాదియాదన్వన్వయాత్తదియాదన్వన్వయాత్తదియాదన్వన్వయాత్తదియాదియాదియాత్తత్సహస్రకోసహస్రంతదియాదియాత్తత్సహస్రం తత్సహస్రకోసహస్రంతత్తత్సహస్రమప్రజ్ఞాత్రమప్రజ్ఞాత్రకోసహస్రంతత్తత్సహస్రమప్రజ్ఞాత్రం సహస్రమప్రజ్ఞాత్రమప్రజ్ఞాత్రకోసహస్రకోసహస్రమప్రజ్ఞాత్రకోసవర్గం అప్రజ్ఞాత్రకోసవర్గకోసవర్గమప్రజ్ఞాత్రమప్రజ్ఞాత్రకోసవర్గం లోకం లోకకోసవర్గమప్రజ్ఞాత్రమప్రజ్ఞాత్రకోసవర్గం లోకం అప్రజ్ఞాత్రమిత్యప్రాజ్ఞాత్రం సవర్గం లోకకోసవర్గకోసవర్గం లోకం నన లోకకోసవర్గకోసవర్గం లోకం నా సవర్గమితి సవాహగం లోకం నన లోకం లోకం నప్రణ లోకం నప్ర నప్రప్రణన ప్రజానీయాజ్జానీయాత్ప్రణన ప్రజానీయాత్ ప్రజానీయాజ్జానీయాత్ప్రజానీయాత్ప్రతీచీం జానీయాత్ప్రతీచీం జానీయాజ్జానీయాత్ప్రతీచీముదత్ప్రతీచీం జానీయాజ్జానీయాత్ప్రతీచీముదత్ప్రతీచీం ప్రతీచీముదత్ప్రతీచీం ప్రతీచీముదత్ప్రతీచీం ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత్ప్రతీచీముదత ప్రజల్లాకూసహస్రం తాకూసహస్రకూసహస్రంతాకూసహస్రమన్మను పర్యావర్తతే పర్యావర్తతేను సహస్రకూసహస్రమను పర్యావర్తతే మన పర్యావర్తతే పర్యావర్తతేన్మను పర్యావర్తతే సా పర్యావర్తతేన్మను పర్యావర్తతే సా పర్యావర్తతే సా పర్యావర్తతే పర్యావర్తతే సా ప్రజానతే ప్రజానతే సా పర్యావర్తతే పర్యావర్తతే సా ప్రజానతి పర్యావర్తత ఇది పరి ఆవర్తతే సా ప్రజానతే ప్రజానతే సా ప్రజానతేసు వర్గకోసు వర్గం ప్రజానతే సా ప్రజానతేసు వర్గం ప్రజానతేసు వర్గకోసు వర్గం ప్రజానతే ప్రజానతేసు వర్గం లోకం లోకకోసు వర్గం ప్రజానతే ప్రజానతేసు వర్గం లోకం ప్రజానతీ ప్రజానతి సవర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకమే చేత లోకకోసు వర్గకోసు వర్గం లోకమేది స్వర్గమేది సువర్గం లోకమే చేత లోకం లోకమేది యజమానం యజమానమేది లోకం లోకమేది యజమానం ఏతి యజమానం యజమానమేత్యేది యజమానమభ్యభిజమానమేత్యేది యజమానమభి యజమానమభ్యభిజమానం యజమానమభ్యుదభిజమానం యజమానమభ్యుద అభ్యుదద్యభ్యుత్సృజతి సృజత్యుదభ్యభ్యుత్సృజతి ఉత్సృజతి సృజత్యుదుత్సృజతి క్షిప్రే క్షిప్రే సృజత్యుదుత్సృజతి క్షిప్రే సృజతి క్షిప్రే క్షిప్రే సృజతి క్షిప్రే సహస్రకం సహస్రం క్షిప్రే సృజతి క్షిప్రే సహస్రం క్షిప్రే సహస్రకం సహస్రం క్షిప్రే క్షిప్రే సహస్రం ప్రప్రసహస్రం క్షిప్రే క్షిప్రే సహస్రం సహస్రం ప్రప్రసహస్రకం సహస్రం ప్రజాయతే జాయతే ప్రసహస్రకం సహస్రం ప్రజాయతే ప్రజాయతే జాయతే ప్రజాయత ఉత్తమోత్తమా జాయతే ప్రజాయత ఉత్తమా జాయత ఉత్తమోత్తమా జాయతే జాయత ఉత్తమా నీయతే నీయత ఉత్తమా జాయతే జాయత ఉత్తమా నీయతే ఉత్తమా నీయతే నీయత ఉత్తమోత్తమా నీయతే ప్రథమా ప్రథమా నీయత ఉత్తమోత్తమా నీయతే ప్రథమాచ్యుతమా నీయతే ప్రథమా ప్రథమా నీయతే నీయతే ప్రథమా దేవాన్ దేవాన్ ప్రథమా నీయతే నీయతే ప్రథమా దేవాన్ ప్రథమా దేవాన్ దేవాన్ ప్రథమా ప్రథమా దేవాన్ గచ్చతి గచ్చతి దేవాన్ ప్రథమా ప్రథమా దేవాన్ గచ్చతి దేవాన్ గచ్చతి గచ్చతి దేవాన్ దేవాన్ గచ్చతి గచ్చతీతి గచ్చతి అత్రిరతదాతదాతత్రిరత్రిరతదాదౌర్వాయౌర్వాయాతదాతత్రిరత్రిరతదాదౌర్వాయాతదాతదాతదాదౌర్వాయ ప్రజాం ప్రజామౌర్వాయాతదాతదాతదాదౌర్వాయ ప్రజాం ఔర్వాయ ప్రజాం ప్రజామౌర్వాయౌర్వాయ ప్రజాం పుత్రకామాయ పుత్రకామాయ ప్రజామౌర్వాయౌర్వాయ ప్రజాం పుత్రకామాయ ప్రజాం పుత్రకామాయ పుత్రకామాయ ప్రజాం ప్రజాం పుత్రకామాయ సత పుత్రకామాయ ప్రజాం ప్రజాం పుత్రకామాయ సహ ప్రజామితి ప్రజాం పుత్రకామాయ సత పుత్రకామాయ పుత్రకామాయ శరీరచానోరిచానస్త పుత్రకామాయ పుత్రకామాయ శరీరచాన పుత్రకామాయేతి పుత్రకామాయ శరీరచానోరిచానస్త శరీరచానో మన్యత మన్యత నిరిచానస్త శరీరచానో మన్యత నిర్జానో మన్యతమన్యత నిర్జానో నిర్జానో మన్యత నిర్వీర్యో నిర్వీర్యో మన్యత నిర్జానో నిర్జానో మన్యత నిర్వీర్య అమన్యత నిర్వీర్యో నిర్వీర్యో మన్యతమన్యత నిర్వీర్య శిఖర శిఖర నిర్వీర్యో మన్యతమన్యత నిర్వీర్య శిఖర నిర్వీర్య శిఖర శిఖలో నిర్వీర్యో నిర్వీర్య శిఖలో యాతయా మా యాతయా మా శిఖర నిర్వీర్యో నిర్వీర్య శిఖర యాతయా మా నిర్వీర్య ఇది వీర్య శిఖరో యాతయా మా యాతయా మా శిఖర శిఖరో యాతయా మాతస యాతయా మా శిఖర శిఖరో యాతయా మాస యాతయా మాసస యాతయా మా యాతయా మాస ఏతమేతకోస యాతయా మా యాతయా మాస ఏతం యాతయామేత యాతయామా స ఏతమేతకోసత ఏతం చతురాత్రం చతురాత్రమేతకోసత ఏతం చతురాత్రం ఏతం చతురాత్రం చతురాత్రమేతమేతం చతురాత్రమవశ్యద పశ్యచతురాత్రమేతమేతం చతురాత్రమవశ్యద చతురాత్రమవశ్యద పశ్యచతురాత్రం చతురాత్రమవశ్యత్తం తమవశ్యచతురాత్రం చతురాత్రమవశ్యత్తం చతురాత్రమిది చతురాత్రం అవశ్యత్తం తమవశ్యద పశ్యత్తమాతమవశ్యద పశ్యత్తమా తమాదంతమాహరదాహరదాదంతమాహరద ఆహరదాహరదాహరత్యేనాహరదాహరత్యేన

బ్రహ్మాత్రం తృతీయాన తృతీయాన బ్రహ్మాత్రం బ్రహ్మాత్రం తృతీయానాద్యమన్నాద్యం తృతీయాన బ్రహ్మాత్రం బ్రహ్మాత్రం తృతీయానాద్యం బ్రహ్మవర్చసమే బ్రహ్మవర్చసం తృతీయనాద్యమన్నాద్యం తృతీయాన తృతీయనాద్యం జగత్యేన జగత్యేనాద్యం తృతీయాన తృతీయనాద్యం జగత్యేన అన్నాద్యం జగత్యేన జగత్యేనాద్యమన్నాద్యం జగత్యేన యస్య తృత్యేనాద్యమన్నాద్యం జగత్యేన అన్నాద్యమిత్యన్నాద్యం తృతీయేన యోయస్య తృత్యేన తృత్యేన ఏమేం యస్య తృత్యేన తృత్యేన ఏం ఏమేవ్యోయ ఏం విద్వాన్ విద్వానేవ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేకమేం విద్వాగశ్చతురశ్చతురో విద్వానేకమేం విద్వాగశ్చతుర విద్వాగశ్చతురశ్చతురో విద్వాన్ విద్వాగశ్చతురశ్చతుష్టోమాగశ్చతుష్టోమాగశ్చతురో విద్వాన్ విద్వాగశ్చతురశ్చతుష్టోమాన్ చతురశ్చతుష్టోమాగశ్చతుష్టోమాగశ్చతురశ్చతురశ్చతుష్టోమాన్ సోమాన్ సోమాగశ్చతుష్టోమాగశ్చతురశ్చతురశ్చతుష్టోమాన్ సోమాన్ సోమాన్ సోమాగశ్చతుష్టోమాగశ్చతుష్టోమాన్ సోమాన్ ఆహరత్యాహరది సోమాగశ్చతుష్టోమాగశ్చతుష్టోమాన్ సోమాన్ ఆహరది చతుష్టోమాన్ ఆహరది సోమాన్ ఆహరది తైస్తైరాహరది సోమాన్ సోమాన్ ఆహరది తైర్ ఆహరది తైస్తైరాహరత్యాహరది తైర్ ఆహరతేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజో ఇంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియేణేంద్రియే ద్వితీయన బ్రహ్మవత్యసం బ్రహ్మవత్యసం ద్వితీయన ద్వితీయన బ్రహ్మవత్యసం తృతీయన తృతీయన బ్రహ్మవత్యసం ద్వితీయన ద్వితీయన బ్రహ్మవత్యసం తృతీయన బ్రహ్మవత్యసం తృతీయన తృతీయన బ్రహ్మవత్యసం బ్రహ్మవత్యసం తృతీయన అన్నాద్యం అన్నాద్యం తృతీయన బ్రహ్మవత్యసం బ్రహ్మవత్యసం తృతీయన అన్నాద్యం బ్రహ్మవత్యసమిది బ్రహ్మవత్యసం తృతీయనాద్యమన్నాద్యం తృతీయన తృతీయనాద్యం చతుర్థ్యాన్నాద్యం తృతీయన తృతీయనాద్యం చతుర్థేన అన్నాద్యం చతుర్థేన చతుర్థేనాద్యమన్నాద్యం చతుర్థేన చతుర్థేనాద్యమన్నాద్యం చతుర్థేనాద్యమిత్యన్నాద్యం చతుర్థేన చతుర్థేనయామేవైవ యాంచుతత్థేన చతుర్థేనయామేవ యామేవైవయాయ్యామేవాత్రిరత్రిదేవయాయ్యామేవాత్రి ఏవాత్రిరత్రిదేవైవాత్రిరుద్ధిమత్రిదేవైవాత్రిరుద్ధిం అత్రిరుద్ధిమృద్ధిమత్రిరత్రిరుద్ధిమాధ్వోదాధ్వోరుద్ధిమత్రిరత్రిరుద్ధిమాధ్వోదాధ్వోరుద్ధిమృద్ధిమాధ్వోత్తాంతామాధ్వోదాధ్వోత్తామేవైవతామాధ్వోదాధ్వోత్తామేవ తామేవైతమానోయమానర్థోత్యర్థోయమానర్థోత్యర్థోయమానర్థోతి పుష్టిగామో జమనర్భ్యపుష్టిగామశ్చతో రాత్రేణ చతురాత్రేణ పుష్టిగామో జమనర్భ్యపుష్టిగామశ్చతో రాత్రేణ పుష్టికామశ్చితో రాత్రేణ చతో రాత్రేణ పుష్టికామ పుష్టికామశ్చితో రాత్రేణ ఇదితాయుతో రాత్రేణ పుష్టికామ పుష్టికామశ్చితో రాత్రేణ ఇదిత పుష్టికామ ఇది పుష్టికామ చతురాత్రేణ ఎదితాయుతో రాత్రేణ చతో రాత్రేణ ఎదితో ఎదితో రాత్రేణ చతో రాత్రేణ ఎదురాత్రేణేది చతు రాత్రేణ ఐదో ఎదితాయుధ ఏతాన్ సో ఎదురాయుధ ఏతాన్ ఏతాన్ పోషాన్ పోషాగు అవశ్యత పుష్యత్ పోషాగు అవశ్యత్ తస్మాత్ తస్మాదవశ్యత్ పోషాన్ పోషాగు అవశ్యత్ తస్మాత్ ఫలితో ఫలితో తస్మాదవశ్యత్ తస్మాత్ ఫలితౌ తస్మాత్ఫలితో ఫలితో తస్మాత్ తస్మాత్ఫలితో వ్యామలగ్నియో జామలగ్నియో ఫలితో తస్మాత్ తస్మాత్ఫలితో వ్యామలగ్నియో పలితో జామదగ్నియో జామదగ్నియో పలితో పలితో జామదగ్నియోన జామదగ్నియో పలితో పలితో జామదగ్నియోన జామదగ్నియోన జామదగ్నియో జామదగ్నియోన సంగోసన్న జామదగ్నియో జామదగ్నియోన నగోసన్నన సంజానాతే జానాతే సన్నన సంజానాతే సంజానాతే జానాతే సగం సంజానాతే ఏతాన్ జానాతే సగం సంజానాతే ఏతాన్ జానాతే జానాతే ఏతానే వైవైతాన్ జానాతే ఏతానేవ జానాతే ఏతానే వైవైతానేతానేవ కోశాన్ కోశానే వైతానేతానేవ కోశాన్ ఏవ కోశాన్ కోశానేవైవ కోశాన్ పుష్యతి పుష్యతి కోశానేవైవ కోశాన్ పుష్యతి కోశాన్ పుష్యతి పుష్యతి కోశాన్ కోశాన్ పుష్యతి యోయ పుష్యతి కోశాన్ కోశాన్ పుష్యతి యః పుష్యతి యోయ పుష్యతి పుష్యతి ఏవమేవయ పుష్యతి పుష్యతి ఏవం ఏవమేవయోయ ఏవం విద్వాన్ విద్వానేవయోయ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వానేవమేవం విద్వాగిష్యతో రాత్రేణ చతో రాత్రేణ విద్వానేవమేవం విద్వాగిష్యతో రాత్రేణ విద్వాగిష్యతో రాత్రేణ చతో రాత్రేణ విద్వాన్ విద్వాగిష్యతో రాత్రేణ ఇదు దేశతో రాత్రేణ విద్వాన్ విద్వాగిష్యతో రాత్రేణ ఇదు చతో రాత్రేణ ఇదు రాత్రేణ యజతే పురోడాశిన్య పురోడాశిన్యో యజతే యజతే పురోడాశిన్య ఉపసద ఉపసద పురోడాశిన్యో యజతే యజతే పురోడాశిన్య ఉపసద పురోడాశిన్య ఉపసద ఉపసద పురోడాశిన్య పురోడాశిన్య ఉపసదో భవంతి భవంతి వసద పురోడాశిన్య పురోడాశిన్య ఉపసదో భవంతి ఉపసదో భవంతి భవంతి వసద ఉపసదో భవంతి పశవ పశవో భవంతి వసద ఉపసదో భవంతి పశవ ఉపసద ఇత్యుపాసద భవంతి పశవ పశవో భవంతి భవంతి పశవో వై వై పశవో భవంతి భవంతి పశవో వై పశవో వై వై పశవ పశవో వై పురోడాశ పురోడాశో వై పశవ పశవో వై పురోడాశ వై పురోడాశ పురోడాశో వై వై పురోడాశ పశూన్ పశూన్ పురోడాశో వై వై పురోడాశ పశూన్ పురోడాశ పశూన్ పశూన్ పురోడాశ పురోడాశ పశూనేవ పశూన్ పురోడాశ పురోడాశ పశూనేవ పశూనేవ పశూన్ పశూనేవా పశూన్ పశూనేవా వా వై వై వావృంధే వృంధే వై వై వావృంధే అవరుంధే రుంధే భావరుంధేన్నమన్నకో రుంధే భావరుంధేన్నం రుంధేన్నమన్నకో రుంధే రుంధేన్నం వై వా అన్నకో రుంధే రుంధేన్నం వై అన్నం వై వా అన్నమన్నం వై పురోడాశ పురోడాశో వా అన్నమన్నం వై పురోడాశ వై పురోడాశ పురోడాశో వై వై పురోడాశోన్నమన్నం పురోడాశో వై వై పురోడాశోన్నం పురోడాశోన్నమన్నం పురోడాశ పురోడాశోన్నమే వై వాన్నం పురోడాశ పురోడాశోన్నమేవ అన్నమేవైవాన్నమన్నమేవా వైవైవావరుంధే రుంధే వైవైవావరుంధే అవరుంధే రుంధే వావరుంధేన్నాదోన్నాదోరుంధేవావరుంధేన్నాద రుంధేన్నాదోన్నాదోరుంధేరుంధేన్నాద పశుమాన్ పశుమానన్నాదోరుంధే రుంధేన్నాద పశుమాన్ అన్నాద పశుమాన్ పశుమానన్నాదోన్నాద పశుమాన్ భవతి భవతి పశుమానన్నాదోన్నాద పశుమాన్ భవతి అన్నాద ఇత్యన్నాద పశుమాన్ భవతి భవతి పశుమాన్ పశుమాన్ భవతి యో యో భవతి పశుమాన్ పశుమాన్ భవతి పశుమానితి పశుమాన్ భవతి యో యో భవతి భవతి ఏమేవయ్యో భవతి భవతి ఏమేవయ్యోయ ఏం విద్వాన్ విద్వానేవమేవయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవమేవం విద్వాగిష్యతో రాత్రేణ చతో రాత్రేణ విద్వానేవమేవం విద్వాగిష్యతో రాత్రేణ విద్వాగిష్యతో రాత్రేణ చతో రాత్రేణ విద్వాన్ విద్వాగిష్యతో రాత్రేణ యజతే యజతే చతో రాత్రేణ విద్వాన్ విద్వాగిష్యతో రాత్రేణ యజతే చతో రాత్రేణ యజతే యజతే చతో రాత్రేణ చతో రాత్రేణ యజతే చతో రాత్రేణేతి చతు రాత్రేణ యజత ఇది యజతే సంవత్సరో వై వై సంవత్సర సంవత్సరో వా ఇదమిదం వై సంవత్సర సంవత్సరో వా ఇదం సంవత్సర ఇది సంవత్సర ఇదమిదం వై వా ఇదమేక ఏక ఇదం వై వా ఇదమేక ఇదమేక ఏక ఇదమిదమేక ఆసీదాసీదేక ఇదమిదమేక ఆసీద్ ఏక ఆసీదాసీదేక ఏక ఆసీత్ సత ఆసీదేక ఏక ఆసీత్స ఆసీత్ సత ఆసీదాసీత్సో కామయత కామయత స ఆసీదాసీత్సో కామయత సో కామయత కామేదసో కామేదత్తో నృతోన కామేదసో కామేదత్తోన్ కామయతత్వం ఋతోన కామయత కామయతత్వం సృజేయ సృజేయత్వన కామయత కామయతత్వం సృజేయ అర్థం సృజేయ సృజేయత్వం ఋతోం సృజేయేదీతి సృజేయత్వం ఋతోం సృజేయేది సృజేయేదీతి సృజేయ సృజేయేది సత ఇది సృజేయ సృజేయేది సత ఇది సత ఇది సత ఏతమేత కోస ఇది సత ఏతం ఏతమేతకోసత ఏతం పంచరాత్రం పంచరాత్రమేతకోసత ఏతం పంచరాత్రం ఏతం పంచరాత్రం పంచరాత్రమేతమేతం పంచరాత్రమపశ్యత పశ్యత్ పంచరాత్రమేతమేతం పంచరాత్రమపశ్యత్ పంచరాత్రమపశ్యత పశ్యత్ పంచరాత్రం పంచరాత్రమపశ్యత్వం తమపశ్యత్ పంచరాత్రం పంచరాత్రమపశ్యత్వం పంచరాత్రమితి పంచరాత్రం అపశ్యత్వం తమపశ్యత పశ్యత్తమా తమపశ్యత పశ్యత్తమా సమాదంతమాహరదారదాదంతమాహరద ఆహరదహరదాహరత్వేన అహరత్వేన తేనాహరదహరత్వేన విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణ యజతే పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే ప్రయజతే పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే ప్ర పంచరాత్రేణ యజతి పంచరాత్రేణ యజతే ప్రయజతే ప్రైవైవ ప్రయజతే ప్రైవ ప్రైవైవ ప్రైవ జాయతే జాయత ఏవ ప్రైవ జాయతే ఏవజాయతే జాయత ఏవైవ జాయతే చేతే జాయత ఏవైవ జాయతే జాయతే చేతే జాయతే జాయతే తార్ధవర్ధవస్తే జాయతే జాయతే తార్ధవ తార్ధవర్ధవస్తే తార్ధవ సృష్టా సృష్టా అర్ధవస్తే తార్ధవ సృష్టా అర్ధవ సృష్టా సృష్టా అర్ధవ అర్ధవ సృష్టాన దృష్టా అర్ధవ అర్ధవ సృష్టాన సృష్టాన దృష్టా సృష్టాన వ్యావర్తంత వ్యావర్తంతన దృష్టా సృష్టాన వ్యావర్తంత వ్యావర్తంత వ్యావర్తంతన వ్యావర్తంతదే రే వ్యావర్తంతన వ్యావర్తంతదే వ్యావర్తంతదే రే వ్యావర్తంత వ్యావర్తంతత ఏదమేదంతే వ్యావర్తంత వ్యావర్తంతత ఏదం వ్యావర్తంతేంద్రి ఆవర్తంత స ఏతమేదంతేత ఏతం పంచరాత్రం పంచరాత్రమేతంతేత ఏతం పంచరాత్రం ఏతం పంచరాత్రం పంచరాత్రమేతమేతం పంచరాత్రమవశ్యన్ అవశ్యన్ పంచరాత్రమేతమేతం పంచరాత్రమవశ్యన్ పంచరాత్రమవశ్యన్నవశ్యం పంచరాత్రం పంచరాత్రమవశ్యంతమవశ్యన్ పంచరాత్రం పంచరాత్రమవశ్యంతం పంచరాత్రమిది పంచరాత్రం అవశ్యంతం తమవశ్యన్నవశ్యంతమాతమవశ్యన్నవశ్యంతమా తమాదంతమాహరన్నహరన్నాదంతమాహరన్ ఆహరన్నహరన్నాహరంతేనాహరన్నాహరంతేన ఆహరంతేనాహరన్నాహరంతేన ఇదంతాయిదంతేనాహరన్నాహరంతేనాయుదంత తేనాయుదంతాయుదంతదేరేనాయుదంతదవస్తతోయుదంతదేరేనాయుదంతదతః ఐదంతదతస్తతోయుదంతాయుదంతదతోవైవైతోయుదంతాయుదంతదతః తదోవైవైతదస్తతోవైతేవైతదస్తతోవైతే వైదేవైవైతే వ్యావర్తందవ్యావర్తందదేవైవైతే వ్యావర్తంద తే వ్యావర్తందవ్యావర్తందదేతే వ్యావర్తందయోయో వ్యావర్తందదేతే వ్యావర్తందయః వ్యావర్తంతయోయో వ్యావర్తందవ్యావర్తందయ ఏవమేవయోయ ఏవం విద్వాన్ విద్వాన్ ఏవం విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ ఇదతే ఇదతే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వివిధతే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత్రేణ ఇదతే వి పంచరాత్రేణేది పంచరాత

ఏం విద్వాన్ విద్వానేవమేం విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వానేవమేం విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇదుదే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇదుదే పంచరాత్రేణ ఇదుదే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదుదే ప్రవదిదా ప్రవదిదా ఇదుదే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదుదే ప్రవదిదా పంచరాత్రేణేతి పంచరాత్రేణ ఇదుదే ప్రవదిదా ప్రవదిదా ఇదుదే ప్రవదిదైవ ప్రవదిదా ఇదుదే ప్రవదిదైవ ప్రవదిదైవ ప్రవదిదా ప్రవదిదైవ వాచ వాచ ఏవ ప్రవదిదా ప్రవదిదైవ వాచ ప్రవదిదే ప్రాపదిత ఏమ వాచో వాచ ఏవైవ వాచో భవతి భవతి వాచ ఏవైవ వాచో భవతి వాచో భవతి భవతి వాచో వాచో భవత్యథో అథో భవతి వాచో వాచో భవత్యథో భవత్యథో అథో భవతి భవత్యథో ఏనమేనమథో భవతి భవత్యథో ఏనం అథో ఏనమేనమథో అథో ఏనం వాచో వాచ ఏనమథో అథో ఏనం వాచ అథో ఇత్యథో ఏనం వాచో వాచ ఏనమేనం వాచస్పతిష్పతిర్వాచ ఏనమేనం వాచస్పతి వాచస్పతిష్పతిర్వాచో వాచస్పతిరిపతిర్వాచో వాచస్పతిరి ప్రతిరితి పదిష్పతిరిత్యాహురాహరి పదిష్పతిరిత్యాహు ఇత్యాహురాహరిత్యాహురణాప్తోనాప్తాహురణాప్త ఆహురణాప్తోనాప్త ఆహురాహరణాప్తశ్చతురాత్రశ్చతురాత్రోనాప్త ఆహురాహరణాప్తశ్చతురాత్ర అతిరిక్త షడ్రాత్రో ధాతు షడ్రాత్ర షడ్రాత్రో ధవై వాషడ్రాత్ర షడ్రాత్రో ధవై షడ్రాత్ర ఇది షడ్రాత్ర అథవై వా అథాథవా ఏష వా అథాథవా ఏషమై వా ఏషసం ప్రతిసం ప్రత్యేషమై వా ఏషసం ప్రతి ఏషసం ప్రతిసం ప్రత్యేష ఏషసం ప్రతి యజ్ఞో యజ్ఞస్సం ప్రత్యేష ఏషసం ప్రతి యజ్ఞ సంప్రతి యజ్ఞో యజ్ఞస్సం ప్రతిసం ప్రతి యజ్ఞో యజ్ఞస్సం ప్రతిసం ప్రతి యజ్ఞో సంప్రతి సంప్రతి యజ్ఞో యజ్ఞో యజ్ఞో యజ్ఞో యజ్ పంచరాత్ర పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్ర పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ పంచరాత్రో యజ్ఞో యజ్ ఏమేమం విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇదితే ఇదితే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇదితే పంచరాత్రేణ ఇదితే ఇదితే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదితే సంప్రతి ఇదితే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదితే సంప్రతి పంచరాత్రేణేతి పంచరాత్రేణ ఎదుదే సంప్రతి సంప్రతిదితే ఎదుదే సంప్రత్యే వైవ సంప్రతిదితే ఎదుదే సంప్రత్యేవ సంప్రత్యే వైవ సంప్రతి సంప్రత్యేవ యజ్ఞేన యజ్ఞేనైవ సంప్రతి సంప్రత్యేవ యజ్ఞేన సంప్రతి సంప్రతి ఏవ యజ్ఞేన యజ్ఞేనైవైవ యజ్ఞేన ఎదుదే ఎదుదే యజ్ఞేనైవైవ యజ్ఞేన ఎదుదే యజ్ఞేన ఎదుదే ఎదుదే యజ్ఞేన యజ్ఞేన ఎదుదే పంచరాత్ర పంచరాత్రో ఎదుదే యజ్ఞేన యజ్ఞేన ఎదుదే పంచరాత్ర ఎదుదే పంచరాత్ర పంచరాత్రో విదతే ఎదుదే పంచరాత్రో భవతి భవతి పంచరాత్రో విదతే ఎదుదే పంచరాత్రో భవతి పంచరాత్రో భవతి భవతి పంచరాత్ర పంచరాత్రో భవతి పంచ పంచ భవతి పంచరాత్ర పంచరాత్రో భవతి పంచ పంచరాత్ర ఇది పంచారాత భవతి పంచ పంచ భవతి భవతి పంచ వై వై పంచ భవతి భవతి పంచ వై పంచ వై వై పంచ పంచ వా అథవ అథవో వై పంచ పంచ వా అథవ వా అథవ అథవో వై వా అథవ సంవత్సర సంవత్సర అథవో వై వా అథవ సంవత్సర అథవ సంవత్సర సంవత్సర అథవ అథవ సంవత్సర అదుష్దుషు సంవత్సర అథవ అథవ సంవత్సర అదుషు సంవత్సర అదుష్దుషు సంవత్సర సంవత్సర అదుష్వే వై వచ్చు సంవత్సర సంవత్సర అదుష్వేవ సంవత్సర ఇది సంవత్సర అదుష్వే వై వర్తుష్దుష్వేవ సంవత్సరే సంవత్సర ఏ వర్తుష్దుష్వేవ సంవత్సరే ఏవ సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టతి తిష్టతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టత్యసో అసో తిష్టతి ప్రతి ప్రతిష్టత్యసో తిష్టత్యసో అసో తిష్టతి తిష్టత్యసో పంచాక్షరా పంచాక్షరాసో తిష్టతి తిష్టత్యసో పంచాక్షరా అథో పంచాక్షరా పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక పంక పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక్తి అథో విద్యథో పంచాక్షరా పంక పంక పంచాక్షరా పంచాక్షరా పంక పాంక పాంక పంక పంచాక్షరా పంచాక్షరా పంక పాంక పంచాక్షరే పంచాక్షరా పంచపాంక పాంక పంచ పంచ పాంకో యజ్ఞో యజ్ఞ పాంక పంచ పంచ పాంకో యజ్ఞ పాంకో యజ్ఞో యజ్ఞ పాంక పాంకో యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞ పాంక పాంకో యజ్ఞో యజ్ఞం యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమేవ యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమేవ యజ్ఞమేవ యజ్ఞం యజ్ఞమేవా యజ్ఞం యజ్ఞమేవా వైవైవాంధే గృంధే వైవైవాంధే అవరుంధే రుంధే వృంధే త్రివృత్రివృద్ృంధే వృంధే త్రివృ రుంధే త్రివృత్రివృద్ృంధే రుంధే త్రివృగ్నిష్టోమోగ్నిష్టోమస్త్రివృద్ృంధే రుంధే త్రివృగ్నిష్టోమ త్రివృగ్నిష్టోమోగ్నిష్టోమస్త్రివృత్రివృగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమస్త్రివృత్రివృగ్నిష్టోమో భవతి త్రివృతి త్రీవృత అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి తేజస్తేజ భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి తేజ అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమ భవతి తేజస్తేజ భవతి భవతి తేజ ఏవైవ తేజ భవతి భవతి తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవా వైవ తేజస్తేజ ఏవా ఏవా వైవీవాంధే రుంధే వైవీవాంధే అవరుంధే రుంధే వృంధే పంచదశ పంచదశో రుంధే వృంధే పంచదశ రుంధే పంచదశ పంచదశో రుంధే రుంధే పంచదశో భవతి భవతి పంచదశో రుంధే రుంధే పంచదశో భవతి పంచదశ భవతి భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియమింద్రియం భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియం పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియమింద్రియం భవతి భవతీంద్రియమేవైవేంద్రియం భవతి భవతీంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవా వైవేంద్రియమింద్రియమేవా ఏవా వైవీవాంధే రుంధే వైవీవాంధే అవరుంధే రుంధే వృంధే సప్తదశ సప్తదశో రుంధే వృంధే సప్తదశ రుంధే సప్తదశ సప్తదశో రుంధే రుంధే సప్తదశో భవతి భవతి సప్తదశో రుంధే రుంధే సప్తదశో భవతి సప్తదశో భవతి భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్యన్నాద్యస్య భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్య సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్యన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యన్నాద్యస్యావరుధ్యా అథో అథో అవరుధ్యా అన్నాద్యస్యన్నాద్యస్యావరుధ్యా అథో అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యా అథో అథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్రప్రాథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్ర అవరుధ్యా ఇత్యవరుధ్యై అథో ప్రప్రాథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రప్రైవతేన తేనైవ ప్రప్రైవతేన ఏవతేన తేనైవైవతేన జాయతే జాయతే తేనైవైవతేన జాయతే తేన జాయతే జాయతే తేన తేన జాయతే పంచవికోశ పంచవికోశో జాయతే తేన తేన జాయతే పంచవికోశ జాయతే పంచవికోశ పంచవికోశో జాయతే జాయతే పంచవికోశోగ్నిష్టోమోగ్నిష్టోమ పంచవికోశో జాయతే జాయతే పంచవికోశోగ్నిష్టోమ పంచవిమోషోగ్నిష్టోమోగ్నిష్టోమ పంచవిమోష పంచవిమోషోగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమ పంచవిమోష పంచవిమోషోగ్నిష్టోమో భవతి పంచవిమోష ఇది పంచవిమోష అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి ప్రజాపతే ప్రజాపతే భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి ప్రజాపతే అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమ భవతి ప్రజాపతే ప్రజాపతిర్భవతి భవతి ప్రజాపతేరాప్య ఆప్యై ప్రజాపతిర్భవతి భవతి ప్రజాపతేరాప్యై ప్రజాపతేరాప్య ఆప్యై ప్రజాపతే ప్రజాపతేరాప్య మహావ్రతవాన్ మహావ్రతవానాప్యై ప్రజాపతే ప్రజాపతేరాప్య మహావ్రతవాన్ ప్రజాపతేరి ప్రజాపతే ఆప్యై మహావ్రతవాన్ మహావ్రతవానాప్య ఆప్యై మహావ్రతవానన్నాద్యస్యన్నాద్యస్య మహావ్రతవానాప్య ఆప్యై మహావ్రతవానన్నాద్యస్య మహాప్రతవానన్నాద్యస్యన్నాద్యస్య మహాప్రతవాన్ మహాప్రతవానన్నాద్యస్యావరుధ్యావరుధ్యా అన్నాద్యస్య మహాప్రతవాన్ మహాప్రతవానన్నాద్యస్యావరుధ్యై మహాప్రతవారితి మహాప్రతాన్ అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యన్నాద్యస్యావరుధ్యై విశ్వజిత్ విశ్వజిరవరుధ్యా అన్నాద్యస్యన్నాద్యస్యావరుధ్యై విశ్వజిత్ అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యే విశ్వజిత్ విశ్వజిరవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వృష్టర్వృష్ట విశ్వజిరవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వృష్ట అవరుధ్యా ఇత్యవరుధ్యై విశ్వజిత్ సర్వృష్టర్వృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వృష్టోదరాత్రోదరాత్రస్తర్వృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వృష్టోదరాత్రోదరాత్రస్తర్వృష్టోదరాత్రో భవతి భవత్యదరాత్రస్తర్వృష్టర్వృష్టోదరాత్రో భవతి సర్వృష్ట ఇది సర్వాతిరాత్రోపతి ప్రవచ్యత రాత్రోజ రాత్రోపతి సర్వచ్చవచ్చత రాత్రోజ రాత్రోపతి అతిరాత్రీ రాత్ర భవతి సర్వతి భవతి పృథివ్యాయంతా పృథివ్యాం పృథివ్యాయంతారాడ్ యంతారాడ్యంతాయంతారాడ్యంతాయంతారాడ్యంతారాడ్యంతారాడ్యంతారాడ్యంతాయంతారాడ్యంతాయంతారాడ్యంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంతాయంత యమనోధర్తాధర్తాయమనోయమనోధర్తాశ్రీధర్తాయమనోయమనోధర్తాధర్తాధర్తాధర్ణోధర్ణోధర్ణోధర్ణోధర్ణ అధివృషా వృషా అస్తి వృషా అస్తి వృషా అస్తి వృషాది విశ్వేభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్యస్తాభ్య భూతేభ్యో భూతేభ్యస్తాత్మా భూతేభ్యో దేవాదేవ భూతేభ్యస్తాత్మా భూతేభ్యో దేవా భూతేభ్యో దేవాదేవా భూతేభ్యో భూతేభ్యో దేవ ఆశాపాలా ఆశాపాలా దేవ భూతేభ్యో భూతేభ్యో దేవ ఆశాపాలా దేవ ఆశాపాలా ఆశాపాలా దేవ దేవ ఆశాపాలా ఏతమేతమాశాపాలా దేవ దేవ ఆశాపాలా ఏతమ్ ఆశాపాలా ఏతమేతమాశాపాలా ఆశాపాలా ఏతమ్ దేవేభ్యో దేవేభ్య ఏతమాశాపాలా ఆశాపాలా ఏతమ్ దేవేభ్య ఆశాపాలా ఇత్యాశాపాలా ఏతమ్ దేవేభ్యో దేవేభ్య ఏతమేతమ్ దేవేభ్యో శమశ్రం దేవేభ్య ఏతమేతమ్ దేవేభ్యో శమ దేవేభ్యో శమశ్రం దేవేభ్యో దేవేభ్యో శమ్మేధాయ మేధాయాశ్రం దేవేభ్యో దేవేభ్యో శమ్మేధాయ అశ్వమేధాయ మేధాయా శమశ్రమేధాయ ప్రోక్షితం ప్రోక్షితం మేధాయా శమశ్రమేధాయ ప్రోక్షితం మేధాయ ప్రోక్షితం ప్రోక్షితం మేధాయ మేధాయ ప్రోక్షితం గోపాయుధ గోపాయుధ ప్రోక్షితం మేధాయ మేధాయ ప్రోక్షితం గోపాయుధ ప్రోక్షితం గోపాయుధ గోపాయుధ ప్రోక్షితం ప్రోక్షితం గోపాయుధ ప్రోక్షితమిది ప్రాక్షితం గోపాయతే గోపాయుధ ఆయనాయ స్వాహ స్వాహాయనాయనాయ స్వాహ ప్రాయణాయ ప్రాయణాయ స్వాహాయనాయనాయ స్వాహ ప్రాయణాయ ఆయనాయేత్యాయనాయ స్వాహ ప్రాయణాయ ప్రాయణాయ స్వాహ స్వాహ ప్రాయణాయ స్వాహ స్వాహ ప్రాయణాయ స్వాహ ప్రాయణాయ స్వాహ ప్రాయణాయ స్వాహ స్వాహ ప్రాయణాయ ప్రాయణాయ స్వాహో ద్రవాయో ద్రవాయ స్వాహ ప్రాయణాయ ప్రాయణాయ స్వాహో ద్రవాయ ప్రాయణాయే ప్రాయణాయ స్వహో ద్రవయో ద్రవయ స్వహ స్వహో ద్రవయ స్వహ స్వహో ద్రవయ స్వహ స్వహో ద్రవయ స్వహ ద్రవయ స్వహ స్వహో ద్రవయో ద్రవయ స్వహో ద్రుదయో ద్రుదయ స్వహో ద్రవయో ద్రవయ స్వహో ద్రుదయ ఉద్రవయేద్రవయ సహోద్రుదాయోద్రుదాయ స్వాహ సహోద్రుదాయ స్వాహ సహోద్రుదాయ స్వాహ సహోద్రుదాయ స్వాహ ఉద్రుదాయ స్వాహ సహోద్రుదాయోద్రుదాయ స్వాహ శుకారాయ శుకారాయ సహోద్రుదాయోద్రుదాయ స్వాహ శుకారాయ ఉద్రుదాయేద్రుదాయ స్వాహ శుకారాయ శుకారాయ స్వాహ స్వాహ శుకారాయ స్వాహ స్వాహ శుకారాయ స్వాహ స్వాహ శుకారాయ స్వాహ శుకారాయ స్వాహ స్వాహ శుకారాయ శుకారాయ స్వాహ శుకృదాయ శుకృదాయ స్వాహ శుకారాయ శుకారాయ స్వాహ శుకృదాయ శుకారాయ స్వాహ శుకృదాయ శుకృదాయ స్వాహ స్వాహ శుకృదాయ స్వాహ స్వాహ శుకృదాయ స్వాహ స్వాహ శుకృదాయ స్వాహ శుకృదాయ స్వాహ స్వాహ శుకృదాయ శుకృదాయ స్వాహ పరాయుదాయ పరాయుదాయ స్వాహ శుకృదాయ శుకృదాయ స్వాహ పరాయుదాయ శుకృదాయేషుకృదాయ స్వాహ పలాయుదాయ స్వాహ స్వాహ పలాయుదాయ స్వాహ స్వాహ పలాయుదాయ స్వాహ స్వాహ పలాయుదాయ స్వాహ పలాయుదాయ స్వాహ పలాయుదాయ పలాయుదాయ స్వాహ పలాయుదాయ స్వాహ పలాయుదాయ పలాయుదాయ స్వాహ స్వాహ పలాయుదాయ స్వాహ స్వాహ పలాయుదాయ స్వాహ స్వాహ పలాయుదాయ స్వాహ ఆపలాయుదాయ స్వాహ స్వాహ పలాయుదాయ పలాయుదాయ స్వాహ వల్కత వల్కలే స్వాహ పలాయుదాయ పలాయుదాయ స్వాహ వల్కలే ఆపలాయుదాయేత్యాపలాయుదాయ స్వాహ వల్కత వల్కలే స్వాహ స్వాహ వల్కలే స్వాహ స్వాహ వల్కలే స్వాహ స్వాహ వల్కలే స్వాహ ఆవల్కలే స్వాహ స్వాహ వల్కత ఆవల్కలే స్వాహ పరావల్కలే పరావల్కలే స్వాహ వల్కత ఆవల్కలే స్వాహ పరావల్కలే ఆవల్కత ఇత్యావల్కలే స్వాహ పరావల్కలే పరావల్కలే స్వాహ స్వాహ పరావల్కలే స్వాహ స్వాహ పరావల్కలే స్వాహ స్వాహ పరావల్కలే స్వాహ పరావల్కలే స్వాహ స్వాహ పరావల్కలే పరావల్కలే స్వాహ యత ఆయతే స్వాహ పరావల్కలే పరావల్కలే స్వాహయతే పరావల్కల ఇది పరావల్కలే స్వాహ యత ఆయతే స్వాహ స్వాహయతే స్వాహ స్వాహయతే స్వాహ స్వాహయతే స్వాహ ఆయతే స్వాహ స్వాహ యత ఆయతే స్వాహ అప్రయతే ప్రయతే స్వాహ యత ఆయతే స్వాహ అప్రయతే ఆయతే స్వాహ అప్రయతే ప్రయతే స్వాహ స్వాహ అప్రయతే స్వాహ స్వాహ అప్రయతే స్వాహ స్వాహ అప్రయతే స్వాహ

స్వాహేతి స్వాహ అగ్నే స్వాహ స్వాహాగ్నే స్వాహ సోమాయ సోమాయ స్వాహాగ్నే స్వాహ సోమాయ స్వాహ సోమాయ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ సోమాయ స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ సోమాయ సోమాయ స్వాహ సవిత్రే స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే స్వాహ సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ సరస్వతి సరస్వతి స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ సరస్వతి స్వాహ సరస్వతి సరస్వతి స్వాహ స్వాహ సరస్వతి స్వాహ స్వాహ సరస్వతి స్వాహ స్వాహ సరస్వతి స్వాహ సరస్వతి స్వాహ స్వాహ సరస్వతి సరస్వతి స్వాహ భూష్ణే భూష్ణే స్వాహ సరస్వతి సరస్వతి స్వాహ భూష్ణే స్వాహ భూష్ణే భూష్ణే స్వాహ స్వాహ భూష్ణే స్వాహ స్వాహ భూష్ణే స్వాహ స్వాహ భూష్ణే స్వాహ భూష్ణే స్వాహ స్వాహ భూష్ణే భూష్ణే స్వాహ బృహస్పతి బృహస్పతి స్వాహ భూష్ణే భూష్ణే స్వాహ బృహస్పతి స్వాహ బృహస్పతి బృహస్పతి స్వాహ స్వాహ బృహస్పతి స్వాహ స్వాహ బృహస్పతి స్వాహ స్వాహ బృహస్పతి స్వాహ బృహస్పతి స్వాహ స్వాహ బృహస్పతి బృహస్పతి స్వాహ పామ పాగ స్వాహ బృహస్పతి బృహస్పతి స్వాహ పామ స్వాహ పామ పాగ స్వాహ స్వాహ పామ్ మోదాయ మోదాయ పాగ స్వాహ స్వాహ పామ్ మోదాయ అపామ్ మోదాయ మోదాయ పామ పామ్ మోదాయ స్వాహ స్వాహ మోదాయ పామ పామ్ మోదాయ స్వాహ మోదాయ స్వాహ స్వాహ మోదాయ మోదాయ స్వాహ వాయవే వాయవే స్వాహ మోదాయ మోదాయ స్వాహ వాయవే స్వాహ వాయువే వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే వాయువే స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ వాయువే వాయువే స్వాహ మిత్రాయ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ స్వాహ మిత్రాయ స్వాహ స్వాహ మిత్రాయ స్వాహ స్వాహ మిత్రాయ స్వాహ మిత్రాయ స్వాహ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ స్వాహ వరుణాయ స్వాహ స్వాహ వరుణాయ స్వాహ స్వాహ వరుణాయ స్వాహ వరుణాయ స్వాహ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ పృథివ్యే స్వాహ స్వాహ పృథివ్యే పృథివ్యే స్వాహ అంతరిక్షాయాంతరిక్షాయ స్వాహ పృథివ్యే పృథివ్యే స్వాహ అంతరిక్షాయ స్వాహ అంతరిక్షాయాంతరిక్షాయ స్వాహ స్వాహ అంతరిక్షాయ స్వాహ స్వాహ అంతరిక్షాయ స్వాహ స్వాహ అంతరిక్షాయ స్వాహ అంతరిక్షాయ స్వాహ స్వాహ అంతరిక్షాయాంతరిక్షాయ స్వాహ దివే దివే స్వాహ అంతరిక్షాయాంతరిక్షాయ స్వాహ దివే స్వాహ దివే దివే స్వాహ స్వాహ దివే స్వాహ స్వాహ దివే స్వాహ స్వాహ దివే స్వాహ దివే స్వాహ స్వాహ దివే దివే స్వాహాగ్నే స్వాహ దివే దివే స్వాహాగ్నే స్వాహాగ్నే స్వాహ స్వాహాగ్నే స్వాహ స్వాహాగ్నే స్వాహ స్వాహాగ్నే స్వాహ అగ్నే స్వాహ స్వాహాగ్నే స్వాహ సోమాయ సోమాయ స్వాహాగ్నే స్వాహ సోమాయ స్వాహ సోమాయ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ సోమాయ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ సోమాయ సోమాయ స్వాహ సూర్యాయ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ చంద్రమతే చంద్రమతే స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ చంద్రమతే స్వాహ చంద్రమతే చంద్రమతే స్వాహ స్వాహ చంద్రమతే స్వాహ స్వాహ చంద్రమతే స్వాహ స్వాహ చంద్రమతే స్వాహ చంద్రమతే స్వాహ స్వాహ చంద్రమతే చంద్రమతే స్వాహాన్నే స్వాహ చంద్రమతే చంద్రమతే స్వాహాన్నే స్వాహాన్నే స్వాహ స్వాహాన్నే స్వాహ స్వాహాన్నే స్వాహ స్వాహాన్నే స్వాహాన్నే స్వాహ స్వాహాన్నే స్వాహ రాత్రి రాత్రి స్వాహాన్నే స్వాహ రాత్రి స్వాహ రాత్రి రాత్రి స్వాహ స్వాహ రాత్రి స్వాహ స్వాహ రాత్రి స్వాహ స్వాహ రాత్రి స్వాహ రాత్రి స్వాహ స్వాహ రాత్రి రాత్రి సహజవర్జవే స్వాహ రాత్రి రాత్రి సహజవే సహజవర్జవే స్వాహ సహజవే స్వాహ సహజవే స్వాహ సహజవే స్వాహ అజివే స్వాహ సహజ్యమ అజివే స్వాహ సాధవే సాధవే స్వాహజ్యమ అజివే స్వాహ సాధనే స్వాహ సాధవే సాధవే స్వాహ స్వాహ సాధవే స్వాహ స్వాహ సాధవే స్వాహ స్వాహ సాధవే స్వాహ సాధవే స్వాహ స్వాహ సాధవే సాధవే స్వాహ దిక్షిత్యై సుక్షిత్యై స్వాహ సాధవే సాధవే స్వాహ దిక్షిత్యై స్వాహ సుక్షిత్యై సుక్షిత్యై స్వాహ స్వాహ దిక్షిత్యై స్వాహ స్వాహ దిక్షిత్యై స్వాహ స్వాహ సుక్షిత్యై స్వాహ క్షుభే స్వాహ శిమ్నా శిమ్నే స్వాహ స్వాహ శిమ్నే స్వాహ స్వాహ శిమ్నే స్వాహ స్వాహ శిమ్నే స్వాహ ఆ శిమ్నే స్వాహ స్వాహ శిమ్నా శిమ్నే స్వాహ రోగాయ రోగాయ స్వాహ శిమ్నా శిమ్నే స్వాహ రోగాయ స్వాహ రోగాయ రోగాయ స్వాహ స్వాహ రోగాయ స్వాహ స్వాహ రోగాయ స్వాహ స్వాహ రోగాయ స్వాహ రోగాయ స్వాహ స్వాహ రోగాయ రోగాయ స్వాహ హిమాయ హిమాయ స్వాహ రోగాయ రోగాయ స్వాహ హిమాయ స్వాహ హిమాయ హిమాయ స్వాహ స్వాహ హిమాయ స్వాహ స్వాహ హిమాయ స్వాహ స్వాహ హిమాయ స్వాహ హిమాయ స్వాహ స్వాహ హిమాయ హిమాయ స్వాహ శీతాయ శీతాయ స్వాహ హిమాయ హిమాయ స్వాహ శీతాయ స్వాహ శీతాయ శీతాయ స్వాహ స్వాహ శీతాయ స్వాహ స్వాహ శీతాయ స్వాహ స్వాహ శీతాయ స్వాహ శీతాయ స్వాహ స్వాహ శీతాయ శీతాయ స్వాహ తపాయ తపాయ స్వాహ శీతాయ శీతాయ స్వాహ తపాయ స్వాహ తపాయ తపాయ స్వాహ స్వాహ తపాయ స్వాహ స్వాహ తపాయ స్వాహ స్వాహ తపాయ స్వాహ ఆ తపాయ స్వాహ స్వాహ తపాయ తపాయ స్వాహ అరణ్యాయ అరణ్యాయ స్వాహ తపాయ తపాయ స్వాహ అరణ్యాయ స్వాహపాయేత్యాయ స్వాహారణ్యాయ అరణ్యాయ స్వాహ స్వాహారణ్యాయ స్వాహ స్వాహారణ్యాయ స్వాహ స్వాహారణ్యాయ స్వాహ అరణ్యాయ స్వాహ స్వాహారణ్యాయ అరణ్యాయ స్వాహ సువర్గాయ సువర్గాయ స్వాహారణ్యాయ అరణ్యాయ స్వాహ సువర్గాయ సహస్వర్గాయ సవర్గాయ స్వాహ సహస్వర్గాయ స్వాహ సహస్వర్గాయ స్వాహ సహస్వర్గాయ స్వాహ స్వర్గాయ స్వాహ లోకాయ లోకాయ సహస్వర్గాయ స్వర్గాయ స్వాహ లోకాయ స్వర్గాయేతి స్వాహగాయ స్వాహ లోకాయ లోకాయ స్వాహ సహస్వర్గాయ స్వాహ సహస్వర్గాయ స్వాహ సహస్వర్గాయ స్వాహ లోకాయ స్వాహ స్వాహ లోకాయ లోకాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ లోకాయ లోకాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ భువో దేవానాం దేవానాం భువో భువో దేవానాం కర్మణా కర్మణా దేవానాం భువో భువో దేవానాం కర్మణా దేవానాం కర్మణా కర్మణా దేవానాం దేవానాం కర్మణా పసాపసా కర్మణా దేవానాం దేవానాం కర్మణా పసా కర్మణా పసాపసా కర్మణా కర్మణా పసత్తస్య తస్యాపసా కర్మణా కర్మణా పసత్తస్య అపసక్తస్య తస్యాపసా పసత్తస్య వచ్చా వచ్చత్తస్యాపసా పసత్తస్య వచ్చా అసస్య వచ్చా వచ్చత్తస్య తస్య వచ్చా అస్తి వచ్చత్తస్య తస్య వచ్చాది దేవేభిర్దేవతయా గాయత్రేణ గాయత్రేణ దేవతయా దేవేభిర్దేవేభిర్దేవతయా గాయత్రేణ దేవతయా గాయత్రేణ గాయత్రేణ దేవతయా దేవతయా గాయత్రేణ త్వా గాయత్రేణ దేవతయా దేవతయా గాయత్రేణ త్వా గాయత్రేణ త్వా గాయత్రేణ గాయత్రేణ త్వా ఛందసా ఛందసా త్వా గాయత్రేణ గాయత్రేణ త్వా ఛందసా త్వా ఛందసా ఛందసా త్వా త్వా ఛందసాయమిత్రేణ ఛందసా త్వా త్వా ఛందసాయమిత్రి ఛందసాయమిత్రేణ ఛందసా ఛందసాయమిత్రి వసంతేన వసంతేన యమిత్రి ఛందసా ఛందసాయమిత్రి వసంతేన యునస్మి వసంతేన వసంతేన యునస్మీనస్మి వసంతేన త్వా వసంతేన యునస్మీనస్మి వసంతేన త్వా వసంతేన త్వా వసంతేన వసంతేన తర్తునత్తునా త్వా వసంతేన వసంతేన తర్తునా తర్తునత్తునా త్వా తర్తునా హవిషా హవిషర్తునా త్వా తర్తునా హవిషా అర్థనా హవిషా హవిషత్వనర్తనా హవిషా దీక్షయామి దీక్షయామి హవిషత్వనర్తనా హవిషా దీక్షయామి హవిషా దీక్షయామి దీక్షయామి హవిషా హవిషా దీక్షయామి రుద్రేభిః రుద్రేభ్యదీక్షయామి హవిషా హవిషా దీక్షయామి రుద్రేభిః దీక్షయామి రుద్రేభిః రుద్రేభ్యదీక్షయామి దీక్షయామి రుద్రేభ్యదేవేభ్యదేవేభిః రుద్రేభ్యదీక్షయామి దీక్షయామి రుద్రేభ్యదేవేభిః ృద్రేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్ ఛందసాయమస్మి ఛందసాయలక్ష్మీలక్ష్మీ గ్రీష్మేణ గ్రీష్మేణ అంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్ దేవేభిర్దేవతయా పాంచేన పాంచేన దేవతయా దేవేభిర్దేవతయా పాంచేన దేవతయా పాంచేన పాంచేన దేవతయా దేవతయా పాంచేన పాంచేన దేవతయా దేవతయా పాంచేన పాంచేన పాంచేన పాంచేన ఛందసా ఛందసా పాంచేన పాంచేన ఛందసా ఛందసా ఛందసా ఛందసాయ లక్ష్మీ ఛందసా ఛందసాయ లక్ష్మీ ఛందసాయ హేమంత శిశిరాభ్యాగు హేమంత శిశిరాభ్యా అంజనస్ ఛందసా ఛందసాయ హేమంత శిశిరాభ్యాగు హేమంత శిశిరాభ్యా హేమంత శిశిరాభ్యా స్వాహేంకృతాయ స్వాహేంకృతాయ స్వాహేంకృతాయ స్వాహేంకృతాయ స్వాహేంకృతాయ స్వాహేంకృతాయ స్వాహ

స్వాహ సంమీరిష్యతే స్వాహ స్వాహ సంమీరిష్యతే స్వాహ స్వాహ సంమీరిష్యతే స్వాహ సంమీరిష్యతే స్వాహ సంమీరిష్యతే స్వాహ సమ్మేలిష్యతే స్వాహ స్వాహ సమ్మేలిష్యతే సమ్మేలిష్యతే స్వాహ సమ్మేలతే సమ్మేలతే స్వాహ సమ్మేలిష్యతే సమ్మేలిష్యతే స్వాహ సమ్మేలతే సమ్మేలిష్యత ఇది సమ్మేలిష్యతే స్వాహ సమ్మేలతే సమ్మేలతే స్వాహ స్వాహ సమ్మేలతే స్వాహ స్వాహ సమ్మేలతే స్వాహ స్వాహ సమ్మేలతే స్వాహ సమ్మేలతే స్వాహ స్వాహ సమ్మేలతే సమ్మేలతే స్వాహ సమ్మేలితాయ సమ్మేలితాయ స్వాహ సమ్మేలతే సమ్మేలతే స్వాహ సమ్మేలితాయ సమ్మేలత ఇది సమ్మేలతే స్వాహ సమ్మేలితాయ సమ్మేలితాయ స్వాహ స్వాహ సమ్మేలితాయ స్వాహ స్వాహ సమ్మేలితాయ స్వాహ స్వాహ సమ్మేలితాయ స్వాహ సమ్మేలితాయ స్వాహ స్వాహ సమ్మేలితాయ సమ్మేలితాయ స్వాహ స్వక్షరే స్వక్షరే స్వాహ సమ్మేలితాయ సమ్మేలితాయ స్వాహ స్వక్షరే సమ్మేలితాయేతి సమ్మేలితాయ స్వాహ అస్వప్స్యతే స్వప్స్యతే స్వాహ స్వాహ అస్వప్స్యతే స్వాహ స్వాహ అస్వప్స్యతే స్వాహ స్వాహ అస్వప్స్యతే స్వాహ స్వప్స్యతే స్వాహ స్వాహ అస్వప్స్యతే స్వప్స్యతే స్వాహ అస్వపదే స్వపదే స్వాహ అస్వప్స్యతే స్వప్స్యతే స్వాహ అస్వపదే స్వాహ అస్వపదే స్వపదే స్వాహ స్వాహ అస్వపదే స్వాహ స్వాహ అస్వపదే స్వాహ స్వాహ అస్వపదే స్వాహ స్వపదే స్వాహ స్వాహ అస్వపదే స్వపదే స్వాహ దుఃఖాయ దుఃఖాయ స్వాహ అస్వపదే స్వపదే స్వాహ దుఃఖాయ స్వాహ దుఃఖాయ దుఃఖాయ స్వాహ స్వాహ దుఃఖాయ స్వాహ స్వాహ దుఃఖాయ స్వాహ స్వాహ దుఃఖాయ స్వాహ దుఃఖాయ స్వాహ స్వాహ దుఃఖాయ దుఃఖాయ స్వాహ అప్రభోత్సదే ప్రభోత్సదే స్వాహ దుఃఖాయ దుఃఖాయ స్వాహ అప్రభోత్సదే స్వాహ అప్రభోక్ష్యతే ప్రభోక్ష్యతే స్వాహ స్వాహ అప్రభోక్ష్యతే స్వాహ స్వాహ అప్రభోక్ష్యతే స్వాహ స్వాహ అప్రభోక్ష్యతే స్వాహ ప్రభోక్ష్యతే స్వాహ స్వాహ అప్రభోక్ష్యతే ప్రభోక్ష్యతే స్వాహ అప్రభుజ్యమానాయ ప్రభుజ్యమానాయ స్వాహ అప్రభోక్ష్యతే ప్రభోక్ష్యతే స్వాహ అప్రభుజ్యమానాయ ప్రభోక్ష్యత ఇది ప్రభోక్ష్యతే స్వాహ అప్రబుధ్యమానాయ ప్రబుధ్యమానాయ స్వాహ స్వాహ అప్రబుధ్యమానాయ స్వాహ స్వాహ అప్రబుధ్యమానాయ స్వాహ స్వాహ అప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుధ్యమానాయ స్వాహ స్వాహ అప్రబుధ్యమానాయ ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ అప్రబుధ్యమానాయ ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుధ్యమానాయేది ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే ప్రబుద్ధాయేది ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ స్వాహ జాగరిష్యతే స్వాహ స్వాహ జాగరిష్యతే స్వాహ స్వాహ జాగరిష్యతే స్వాహ జాగరిష్యతే స్వాహ స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ జాగ్రతే స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ స్వాహ జాగ్రతే స్వాహ స్వాహ జాగ్రతే స్వాహ స్వాహ జాగ్రతే స్వాహ జాగ్రతే స్వాహ స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ జాగ్రతాయ జాగ్రతాయ స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ జాగ్రతాయ స్వాహ జాగ్రతాయ జాగ్రతాయ స్వాహ స్వాహ జాగ్రతాయ స్వాహ స్వాహ జాగ్రతాయ స్వాహ స్వాహ జాగ్రతాయ స్వాహ జాగ్రతాయ స్వాహ స్వాహ జాగ్రతాయ జాగ్రతాయ స్వాహ శుశ్రూషమానాయ శుశ్రూషమానాయ స్వాహ జాగ్రతాయ జాగ్రతాయ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ శుశ్రూషమానాయ శుశ్రూషమానాయ స్వాహ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ స్వాహ శుశ్రూషమానాయ శుశ్రూషమానాయ స్వాహ శుణ్వదే శుణ్వదే స్వాహ శుశ్రూషమానాయ శుశ్రూషమానాయ స్వాహ శుణ్వదే స్వాహ శుణ్వదే శుణ్వదే స్వాహ స్వాహ శుణ్వదే స్వాహ స్వాహ శుణ్వదే స్వాహ స్వాహ శుణ్వదే స్వాహ శుణ్వదే స్వాహ స్వాహ శుణ్వదే శుణ్వదే స్వాహ అశ్రుతాయ శ్రుతాయ స్వాహ శుణ్వదే శుణ్వదే స్వాహ అశ్రుతాయ స్వాహ అశ్రుతాయ శ్రుతాయ స్వాహ స్వాహ అశ్రుతాయ స్వాహ స్వాహ అశ్రుతాయ స్వాహ స్వాహ అశ్రుతాయ స్వాహ శ్రుతాయ స్వాహ స్వాహ అశ్రుతాయ శ్రుతాయ స్వాహ వీక్షిష్యతే వీక్షిష్యతే స్వాహ అశ్రుతాయ శ్రుతాయ స్వాహ వీక్షిష్యతే స్వాహ వీక్షిష్యతే వీక్షిష్యతే స్వాహ స్వాహ వీక్షిష్యతే స్వాహ స్వాహ వీక్షిష్యతే స్వాహ వీక్షిష్యతే స్వాహ వీక్షిష్యతే స్వాహ స్వాహ వీక్షిష్యతే వీక్షిష్యతే స్వాహ వీక్షమాణాయ వీక్షమాణాయ స్వాహ వీక్షిష్యతే వీక్షిష్యతే స్వాహ వీక్షమాణాయ వీక్షిష్యత ఇది వీక్షిష్యతే సహ వీక్షమాణ వీక్షమాణ స్వాహ సహ వీక్షమాణ స్వాహ సహ వీక్షమాణ స్వాహ సహ వీక్షమాణ స్వాహ వీక్షమాణ స్వాహ సహ వీక్షమాణ వీక్షమాణ స్వాహ వీక్షణాయ వీక్షణాయ స్వాహ వీక్షమాణ వీక్షమాణ స్వాహ వీక్షణాయ వీక్షమాణేతి వీక్షమాణాయ స్వాహ వీక్షణాయ వీక్షణాయ స్వాహ సహ వీక్షణాయ స్వాహ సహ వీక్షణాయ స్వాహ సహ వీక్షణాయ స్వాహ వీక్షణాయ స్వాహ సహ వీక్షణాయ వీక్షణాయ స్వాహత గుంహాస్యతే సగుంహాస్యతే సహ వీక్షణాయ వీక్షణాయ స్వాహత గుంహాస్యతే వీక్షితాయేతి వీక్షితాయ సహాసగుంహాస్యతే సగుంహాస్యతే స్వాహ సహాసగుంహాస్యతే స్వాహ సహాసగుంహాస్యతే స్వాహ సహాసగుంహాస్యతే స్వాహ సగుంహాస్యతే స్వాహ సహాసగుంహాస్యతే సగుంహాస్యతే స్వాహ సంధ్యానాయ సంధ్యానాయ స్వాహసగుంహాస్యతే సగుంహాస్యతే స్వాహ సంధ్యానాయ సగుంహాస్యత ఇది సంహాస్యతే సహ సంధ్యానాయ సంధ్యానాయ స్వాహ సహ సంధ్యానాయ స్వాహ సహ సంధ్యానాయ స్వాహ సహ సంధ్యానాయ స్వాహ సంధ్యానాయ స్వాహ సహ సంధ్యానాయ సంధ్యానాయ స్వాహోధ్యానాయోధ్యానాయ స్వాహ సంధ్యానాయ సంధ్యానాయ స్వాహోధ్యానాయ సంధ్యానాయేతి సంధ్యానాయ సహోధ్యానాయోధ్యానాయ స్వాహ సహోధ్యానాయ స్వాహ సహోధ్యానాయ స్వాహ సహోధ్యానాయ స్వాహ విజ్యానాయ స్వాహ సహోధ్యానాయోధ్యానాయ స్వాహ వివక్షతే వివక్షతే సహోధ్యానాయోధ్యానాయ స్వాహ వివక్షతే ఉజ్జానాయేతి ఉజ్జానాయ స్వాహ వివక్షతే వివక్షతే స్వాహ స్వాహ వివక్షతే స్వాహ స్వాహ వివక్షతే స్వాహ స్వాహ వివక్షతే స్వాహ వివక్షతే స్వాహ స్వాహ వివక్షతే వివక్షతే స్వాహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ వివక్షతే వివక్షతే స్వాహ వివర్తమానాయ వివక్షత ఇది వివక్షతే సహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ సహ వివర్తమానాయ స్వాహ సహ వివర్తమానాయ స్వాహ సహ వివర్తమానాయ స్వాహ వివర్తమానాయ స్వాహ సహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ వివృత్తాయ వివృత్తాయ సహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ వివృత్తాయ వివర్తమానాయేతి వివర్తమానాయ స్వాహ వివృత్తాయ వివృత్తాయ సహ సహ వివృత్తాయ సహ సహ వివృత్తాయ సహ సహ వివృత్తాయ సహ వివృత్తాయ సహ సహ వివృత్తాయ వివృత్తాయ స్వాహో ఉత్థాస్యత ఉత్థాస్యతే సహ వివృత్తాయ వివృత్తాయ స్వాహో ఉత్థాస్యతే వివృత్తాయేతి వివృత్తాయ సహో ఉత్థాస్యత ఉత్థాస్యతే సహ సహో ఉత్థాస్యతే సహ స్వాహో ఉత్థాస్యతే సహ సహో ఉత్థాస్యతే స్వాహ ఉత్థాస్యతే స్వాహ సహో ఉత్థాస్యత ఉత్థాస్యతే స్వాహో తిష్ఠత ఉత్తిష్ఠతే స్వాహో ఉత్థాస్యత ఉత్థాస్యతే స్వాహో తిష్ఠతే ఉత్థాస్యతరిచ్యుదుత్థాస్యతే స్వాహో తిష్ఠత ఉత్తిష్ఠతే స్వాహ సహో తిష్ఠతే స్వాహ సహో తిష్ఠతే స్వాహ సహో తిష్ఠతే స్వాహ ఉత్తిష్ఠతే స్వాహ స్వాహో తిష్ఠత ఉత్తిష్ఠతే స్వాహోచ్యదాయోచ్యదాయ స్వాహో తిష్ఠత ఉత్తిష్ఠతే స్వాహోచ్యదాయ ఉత్తిష్ఠతరిచ్యుదుత్తిష్ఠతే సాహోచ్యదాయోచ్యదాయ స్వాహ సాహోచ్యదాయ స్వాహ సాహోచ్యదాయ స్వాహ సాహోచ్యదాయ స్వాహ ఉచ్యదాయ స్వాహ సాహోచ్యదాయోచ్యదాయ స్వాహ విధవిష్యతే విధవిష్యతే సాహోచ్యదాయోచ్యదాయ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహ స్వాహ విధవిష్యతే స్వాహ స్వాహ విధవిష్యతే స్వాహ స్వాహ విధవిష్యతే స్వాహ విధవిష్యతే స్వాహ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహ విధోన్మానాయ విధవిష్యత ఇది విధవిష్యతే స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ స్వాహ విధోన్మానాయ స్వాహ స్వాహ విధోన్మానాయ స్వాహ స్వాహ విధోన్మానాయ స్వాహ విధోన్మానాయ స్వాహ స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ విధూతాయ విధూతాయ స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ విధూతాయ విధోన్మానాయేతి విధోన్మానాయ స్వాహ విధూతాయ విధూతాయ స్వాహ స్వాహ విధూతాయ స్వాహ స్వాహ విధూతాయ స్వాహ స్వాహ విధూతాయ స్వాహ విధూతాయ స్వాహ స్వాహ విధూతాయ విధూతాయ స్వాహో ఉత్క్రగ్వస్యత ఉత్క్రగ్వస్యతే స్వాహ విధూతాయ విధూతాయ స్వాహో ఉత్క్రగ్వస్యతే విధూతాయేతి విధూతాయ స్వాహో ఉత్క్రగ్వస్యతే స్వాహ స్వాహో ఉత్క్రగ్వస్యతే స్వాహ స్వాహో ఉత్క్రగ్వస్యతే స్వాహ ఉత్క్రగ్వస్యతే స్వాహ స్వాహో ఉత్క్రగ్వస్యత ఉత్క్రగ్వస్యతే స్వాహోత్క్రామదోత్క్రామదే స్వాహో ఉత్క్రగ్వస్యత ఉత్క్రగ్వస్యతే స్వాహోత్క్రామదే ఉత్క్రగ్వస్యత ఇత్యుదుత్క్రగ్వస్యతే

పవదే కవ్యం కవ్యం పవదే వృణానో వృణానస్పవదే కవ్యన్ అపదే కవ్యం కవ్యం పవదే పవదే కవ్యం పశుం పశుం కవ్యం పవదే పవదే కవ్యం పశుం కవ్యం పశుం పశుం కవ్యం కవ్యం పశుం నన పశుం కవ్యం కవ్యం పశున్న పశుం పశున్న గోపా గోపాన పశుం పశున్న గోపా